పదే పునదే దేవజంతా ఘతపతి చక్రదే సోమ పృష్టోపరిజ్ఞమస్థితమేశ్వదేవీ వేద స్వస్తిర్నో ఘన స్వస్తిపరశుర్వేది పరశుర్ణ స్వస్తి అవిష్కృతో యజ్ఞమాస్తే దేవాసో యజ్ఞమిమంజోషంత అగ్నావిష్ణోమహితద్వామహిత్వం వాసో ఘతస్య అగుహ్యస్య నామ దమే దమే సప్తరత్నాదివాచరణ్యాద్ స్వాక్తం మేద్యావాృథివీ స్వాక్తం మిత్రోకరం స్వాక్తం మే బ్రహ్మణస్పతి స్వాక్తం సవితాకరం ఇంద్రోర్మగులాభిర్నాద్యరామచ్చేష్టాభిర్మఘమోరజిన్వాష్టస్వాదేష్టయమగ్నిష్మస్తమ ప్రాణో జయహాతో ఉప ప్రియం పరిప్రదం యువానమాహుతీవ్రతం అగన్మ విభ్రతో నమో దీర్ఘమాయ తృణోతు మే సంమాసించు మరుత సంభూషా బృహస్పతి సంమాయమగ్నిశ్చించదు ప్రజరాజలేన దీర్ఘమాన శృణోతు మే అగ్నేతాన్ వృణోదారేణ పత్రాన్ వృత్తజాతాన్ జాతవేదోరుదస్వాదస్పదం కణుష్పదే తన్యవో నాగస్తే మజమదీతే శ్యామ ప్రాణ్యాన్ సపత్నాన్ సహసా సహస్వ ప్రత్యజాతాన్ జాతవేదోరుదస్వ ఇదం రాష్ట్రం వే బృహి సౌభాగాయ విశ్వాయేన మనోమదంతు దేవా ఇమాయాస్తే శతం హిరా సహస్రం ధమనీరుత కాసాం తే సర్వాసా మామశ్వానాభిలమస్య పరయ్యో నేరపరం తే కృణోమి మాత్వా ప్రజాభిభూన్మోదసోనో అశ్వాహం త్వా ప్రజలం కృణోమ్యశ్వానం తే అభిధానం కృణోమి అక్షౌ నో సంగాదే అనేకం నౌ సమంజనం అంతఃక్రేణుష్మాన్ హృదిమనయన్నో సహాసతి అవిద్వా మనోజాతేన తథానివమవాసరసా యథా సోమమ కేవలో నాన్యాసాం కీర్తయాశ్చన ఇదం ఘనాన్ భేదజం మాం పశ్చమభిరోధృతం పరాయతో నివర్తనమాయత ప్రతినందనం ఏనాయక్రాసేంద్రం దేవేభ్యస్మరి తేనాదిగర్వే త్వామహం యథా తేతాని సుప్రియ ప్రతీతే సోమవతి ప్రతీచ్యుతసూరయం ప్రతీతే విశ్వాందేవాం తాం వాచావదామసి అహం వదామి నేత్వం సభాయా మహత్వం వద మమేన హస్తం కేవలో నాన్యాసాం కీర్తయాక్షర యది వాసీతిరోదనం దివ్యం సోపర్ణం వరసం బృహందమవాం గర్భం మృషమోషధీనా అభీమతో దృష్ట్యా తర్పయం తమానో గోష్ఠేరాం స్వాజాతి యస్యో వ్రతం వశభోజంతి సర్వే యస్యో వ్రతమో ప్రతిష్టం తాపాః యస్యో వ్రతే పుష్టపతిర్నివిష్టస్తం సరస్వంతమవాసే హవామహే ఆ ప్రత్యంతం వాసేదాశ్వం సరస్వంతం పుష్టపతిం నరేషా రాజస్పోరం సవస్యం వదానాయోరీణా అతిథం వాణ్యత్యవస్తేనో విచక్షా అవసాన దర్శ తరం విశ్వాన్యవరాజాంశేంద్రేణ సఖ్యా శివాజ గమ్యాత్ శేనో నిచక్షా దివ్యస్తో వర్ణ సహస్రవాక్షతయో నిర్మరోధా సనో నియచ్చాత్మయత్పరాహృతమస్మాకరమస్తు పితృస్వధావత్ సోమాహారుద్రాగ్రేహతం విషో జీమీ వాజానోషా బాధేథాందోరం నిర్దేతిం పరాజే యతంజితేన ప్రభో ముక్తమస్మత్ సోమా రుద్రాయుమేతాన్యస్మద్విశ్వాః తనోలోభేణగామి సత్తం అమరస్యతం ముంచదయ్యన్నో అసత్తనోషో భద్రం కృతమేనో అస్మత్ శివాస్తదేకా అశీవాస్తదేకా సర్వాః విభర్షసు మనశ్రమానః తిస్రో వాచో విహీత అంతరస్మిన్ తాసామేకా విపరవాతానుఘోషం ఇంద్రశ్చ విష్ణో ఇదపృథేథాహస్తం పితలైరేథా జనాష్జగీనాభేదం దూరాత్మన్యముద్రతమేష్యా నామ భేదజం అగ్నేరీవాస్తామస్తృథక్ ఏతావేతేష్యాద్నాగ్నివీవశమయాలిపృతుష్టుకేదేవాదేవానామధిష్మదాహూతం ప్రజాం దేవిదిర్ఘిణ యాసో బాహుస్వం గురిస్సుషో నామకుసో వారి కస్యై విష్పత్నీ హవిస్తీని బాల్యేజోహోతన విష్పత్నీం రమతి ప్రతీ సహస్రస్సుకాభియంతీ దేవీ విష్ణాపత్నితుభ్యం రాతాహవీం శ్రీపతిం దేవి రాధసే చోదయస్వ కుహూం దేవీం సుకృతం విద్మనాపరతమస్మిన్ యజ్ఞే సుభవాహవీమి సారోహరణిం విశ్వవారం నిగచ్చాద్దాతు వీరం సతదార ముఖ్యం కుహోర్దేవానామతస్య వర్త్రీహవ్యానోస్య హవిషో దుషేత శృణోతు యజ్ఞమోషదీనో అద్య రాజస్కోటం జిగతులేదరాదు రాకామహం సుభవాసుస్తుతీహోదే శృణోతు నః సుభగావోధతుక్మనా సేవ్యత్వపశ్చాక్షిద్యమానయా దాతు వీరం శరదాయ ముఖ్యం యాస్తే రాకేషు మాతరః సుమేషోజాభిర్దాసుమేవతోని అభిన్నాద్యసుమనా ఉపాగయసహస్రాపోషం శోభకేరళానా దేవానాం పత్నీరుసరతీరమందున ప్రావందునస్తు దేవాయ సాదరే యా పార్థివాసోజావామవిభ్రతేతానో దేవీ సుభవాశ్శర్మ యచ్ఛంతు ఉదగ్నాయ్యంతు దేవపత్నీర్నాన్యాగ్నాయశ్వినీరాట్ ఆరోదసీ వరుణాలీయంతో దేవేర్యతుర్జనీనా యదా వృక్షమశ్వాహంత్యప్రణి దేవాహమద్యకీతమాక్షైరమద్యాసమప్రణి పురాణామతూరాణాం విశామర్జునీనా స్వమేతో విశ్వతో భగో అంతర్హస్తం కృతం మమ ఏ అగ్నిం స్వావసం నమో విహప్రసక్తో విచారకృతం నాః తథైర ప్రభరే వాజయద్భిప్రదక్షిణం మరుతాం స్తోమవృద్ధ్యా వయం జాయే మత్వజా నిజామృతమస్మాకమంశముత వాభరే భరే అస్మభ్యమింద్రవరీరసుగం క్రేధిపశత్రోణాం మఘవన్ వృష్ణ్యారుజ అదేషం తాసలేఖితమదేషపుత సమృధమం అవిమృకో యథామథ దేవామత్నామితే కృతం ఉత ప్రహామీవాదేమీనోతి కాళే యో దేవతా మోనధనం నృణద్ది సమిత్తం రాజశ్రేజతస్వసాభిః గోవిందరే వామజింధుదేవామ్యమేనమాక్షుతం పురుహోద విశ్వే వయం రాజసు ప్రథమాధనాన్యనిష్టాసో వృజదీభిర్జలేమ కృతం మే దక్షిణే హస్తే జయో మే సంజాహీత అక్షాఫలీవం దత్తలాం క్షీరిణీమివ సంస్థాహస్పతిర్న పరే పాదు పశ్చాత్తరస్మాదాలో ఇంద్ర పురస్థాతమధ్యతో నఖాసభ్యోపరీర కృణోతు సంజ్ఞానం నస్తేభిః సంజ్ఞానమరణేభిః సంజ్ఞానమశ్వినాదిపభిరాస్మాతోరియక్షతం సంజ్ఞానామహి మనసా సంచి చిత్తామనుష్మై మనసా దైవ్యే ఆవుస్థుర్బహులేషప్తింద్రాహన్యాగే అనముత్రభూజాజమస్య బృహస్పతేన ప్రత్యోహతామశ్వినా మృత్యుమస్మా దేవానామన్యేభిటాసే సంక్రామతం మాజయేతం శరీరం ప్రాణపానూతే సైతాదిహస్త శరణ్యేవ శరతో వర్ధమానోగ్నిష్టే గోపాధిపామతిష్ఠ ఆయుర్యత్తే అచేతం వరాచేర పాన ప్రాణ పునరాతావీతా అగ్నిష్టదాన్నిర్వేదేరుగస్తాత్తదాత్మని పునరాదేశనామితే నేమం ప్రాణోహాసేన్మోహనపానో వాజపరాగాత్ సప్తర్షిభ్యజేనం పరీతరామితయేనం సవి జలదే వహంతో ప్రవేశతం ప్రాణాపానామనడ్వార్వౌరజం అయంజలిం నశ్చే పరిరక్షణియవర్ధతా ఆదే ప్రాణం సోవామధిపరాయక్ష్మం సువామిదే ఆయుమ్ నో విశ్వతో దశరథమగ్నిర్వరేణ్యః వద్భయం తమసస్పరిలోహం దోనాకరముత్తమం దేవం దేవత్రాదోర్జమగం మజ్జ్యోతిరుత్తమం రిజం సామ యజామహే గాభ్యాం కర్మాణి కుర్వతే ఏతే సదశి రాజతో యజ్ఞం దేవేషో యక్షతః ఇదం సామనిర ప్రాక్షం హవిరోజో దుర్బలం ఏష మా తస్మాన్మాయిం సేత్వేన పృష్టశ్చ జీవనే యేతే బంధానోగ దివో యేభిర్విశ్వమైరయః తేభిః సంనగాదేహి నోవసో తిరస్థిరాదేన సితాత్మృతాః కోపరిసంభృతం తత్కంకపర్వణో విషమిజం వీరుదీనశత్ ఇయమ్ ఏదం మధో జాతా మధుష్టం మధులా మధో సావిహిరుతస్య మే నగ్జతో వశకరజంహారి యతో దష్టై యతో ధీతం తతస్తే నిర్వాజామసి అర్భస్య త్రిమృతం హినో వశకస్య రసం విషం అయయ్యో వక్రో విపరుర్యం గోముఖాని వక్రావేజినా కృణోషి కాయ త్వం బ్రహ్మణస్పతీషీకామివసం నామ పరగతస్య కర్కోటస్య రీచీలస్యోపసర్పద విషం యాస్యాదిష్యతో నమజీజభం తరే వాగ్వోపరమస్యన శీర్షేణోతమధ్యత అదరకిం పాపయా భుజాపుచ్చేర్భవిష్యద్భగం అదంతిత్వా వివేణేకాదృశ్యంతి మనోర్యా సర్వే భరప్రవాషసార్కోటమరసం విషం యోహాభ్యాం ప్రహరతి పుచ్చేన చాస్యేన చ ఆస్యేనేవిషంజిమూతే పుచ్చధావాశత్ యదాశసావదతో మే విచక్షుభే యద్యా చ మానశ్చ కరయతో జనాం అనో యదాత్మని తన్వో మే విరిష్టం సరస్వతీ తదావేణభ్యమేన సప్తక్షరం దిశవే మరుత్వదే పిత్రే పుత్రాసో అవ్యవీమతం నృతాని ఉభేదస్యోభే అస్య రాజత ఉభేయతే ఉభే అస్య పుష్యతః ఇంద్రావరుణాసుతపారిమం సుతం సోమం వివతం మధ్యం ధృతవ్రతౌ దివోరుతో ద్వరో దేవమీతరే ప్రతిస్వదనముపజాతు పీతరే ఇంద్రావరుణామధూమత్తమస్య విష్ణుః సోమస్య వృషణావేషేణా ఇదం వామం భక్మరే మాతరేథా యో నశ్యపాదశపతశ్యపరతో యశ్చ నశ్యపాద్ వృక్షదేవ విద్యుతా హతామూలాదనో శుష్యలు ఊర్జం బింభద్వ సువర్యస్సు మేధా అఘోరేణ చక్షూషా విత్రియేణ గృహాదేవీ సుమనా వందమానోరమద్ధం మావీభీతమత్ ఇమే గృహామజోర్జస్వంత ప్రయస్వంత పూర్ణాభావేన తిష్టం తస్తేనో జానం తాజత ఏషా మధ్యేతి ప్రవసన్మేషు సౌమనసో బహు గృహానుమహ్వయామహేతేనో జానం తాజత ఉపహోరాహోరీధనాశ్రకారస్వాదు సంబుధ అక్షుద్ధ్యా దృశ్యాస్తగృహామాస్తగ్భీతర ఉపహూత ఇహగా ఉపహూత ఉపాహూతో అన్నశ్చకీనాన ఉపాహూతో దృగేషో నః సూరుదాహంతస్తు భగాయిరావందోహసా ముదాః అదృశ్యాక్షుద్ధ్యాస్తగృహామాస్మద్భీతన ఇగైవస్తమానోగాత విశ్వా రూపాణి పుష్యత ఐష్యా విభద్రేణా సహ భూజాం సభవతామయాః యదగ్నే తపసా తప ఉపతప్యామహే తపః ప్రియా శ్రుతస్య భూయాస్మాయుష్మంతః సమేధతాః అగ్నే తపస్తప్యామహ ఉపతప్యామహే తపః శ్రుతాని శృణ్వంతో వయమాయుష్మంతః సమేధతాః అయమగ్నిస్తత్వృద్ధవిష్ణోరీవ పత్న జనత్పురోహీత నాభా పృథివ్యాన్నిహీతో విద్యుదేణుమాయ్యేతన్యవా పృతనాయుతం సహ మానమగ్నిముక్తైర్హామహే పరమాత్తధస్థాన్ స పర్షదతి దుర్గాణి విశ్వామద్దేవోతి దురితాన్యగ్నిః ఇదయ్య కృష్ణశ్చనోరీరపదన్నపీ పదత్ ఆపో నాతస్మాత్సర్వస్మాద్రితాత్పాంతం ఇదయ్య కృష్ణశ్చనోరీరవామృక్షం నిర్మితే తే ముఖేన అగ్నిర్మాతస్మాదేన శోకార్హపత్య ప్రముంచత ప్రతీకేన బలోహిత్వమపామార్గరోహీత సర్వాన్మక్షపథామధివరీయోయామయా ఇతః యద్దుష్కృతయ్యక్షమానం యద్వాచేరివ పాపయా తద్విష్ణతో ముఖాపాః మార్గాపయమజ్మహే శ్రావరదాకునఖిరాః పండేన యత్సహాధిమా అపాః మార్గద్వయా వయం సర్వం తదపయమజ్మహే యద్యంతరిక్షే దివాతాసరది వృక్షేషు యదివోలోకేషు యదశ్రవం పశవ ఉద్యమానం తద్బ్రాహ్మణం పునరస్మానుపైతు పునర్మైత్రిం నిజం పునరాత్మాద్రవీణం బ్రాహ్మణం చ పునరగ్నిజోధిష్ణ్యాహారయంతామిహైవ సరస్వతి వ్రతేషోదే దివ్యేషో దేవిధామసో జుషస్వ హవ్యమాహూతం ప్రజాం దేవిదరాస్మనః ఇదం దేహవ్యం ఘతవత్ సరస్వతీదం పిత్రేణామిరాస్యాయత్ ఇమానేత ఉదితాశంతమానితేర్భయం సోమంత శ్యామ శివానశ్యంతమా భవతు మృడేకాశరస్వతి బాధేర్యోమసందృశాః షన్నో వాతో వాతు షన్నస్తవతు సూర్యాః ఆనిశంభవంతు నః సంరాత్రే ప్రతిధీయతాం సముషానాభ్యుచ్చత యత్కించాసో మనసా యచ్చ వాచా యజ్ఞేర్యుహోతి హనిషా యజూషా తన్మృత్యునా నిర్వేదిః సంవిధానా పురా సత్యానాహూతిం హంతస్య యాదుధానా నిర్వేదినా దురక్షస్తేహస్యజ్ఞంతవేదేన సత్యం ఇంద్రేణితా దేవా ఆజ్యమస్య మత్రం దుమాదత్ సంపాదియతసౌ జుహోతి అధిరాదిరాజౌ శ్యేనౌ సంపాదినాః దివ ఆజ్యం పతన్యతోహ రాజ్యో నః కశ్చాభ్యగాయమిహి అవాంజౌ తౌభౌ బాహూమి రక్ష్యామ్యాస్యం అగ్నేర్దేవస్య మన్యునా తేన దేవధిజం అవీరయ్యామితే బాహూ అవీరయ్యామ్యాస్యం అగ్నేర్ఘోరస్య మన్యునాథేన దేవధిషం హవిః పరిత్వాగ్నే పురాన్ వయం విప్రం సహస్య ధీమహి దృఢద్వన్నం దివే దివే హంతారం భంగురావతః ఉత్తిష్ఠతావ పశ్యతేంద్రస్య భాగవృత్తిరం యది శ్రాతం జుహోత నయద్యశ్రాతం మమత్తర శ్రాతం హవిరోష్మిన్ ప్రయాసూరో అధ్వరామి మధ్యం పరిత్వాదతే నిధిష్టకాయ కులపాజపతి చరంతం శ్రాతం మన్యమోదరణి శ్రాతమగ్నోతమీర పాద్యం దినస్ గమనస్ రత్నమేంద్రవ్యం పురోగజోషాణ సమిద్ధోజ్ఞీవస్తప్తో ధర్మోదస్యదేవామిషేమో వయమ్ హివాహమృతమాదోష్మినా హవామహే ఆరవా సమిద్ధో అగ్నిరశ్మినా తప్తో వాహం ధర్మ ఆగతం దుహ్యం దే నూనం రేషణేహేన మోదస్తామదం నిషేధ స్వాహాగతృజిర్దేషు యజ్ఞో అశ్వినో శమతో దేవపానా తము విశ్వే నమృతాగంధర్వస్య ప్రత్యాస్తాగేహంతి యదుశ్రియాస్మాహూతం ఘతం వయోజం సమాశ్వినా భాగాగతం మాధర్తారామిదస్య తత్పదీతం ఘర్మం దీమతం రోచనే దివ తత్తో వాహం ఘర్మో నక్షతుర్యశ్చమయస్వాన్ మగోర్దుగ్ధశ్యాశ్వినాతనా వేతం పాతం పయస ఉస్త్రియా ఉపద్రవ పయసా గోధుఘోషమా ఘర్మేషం చ పయ ఉస్త్రియా విరాగవక్ష వివరేణ్యో న ప్రజానముషతో విరాజతి ఉమక్పయే సుదుఖాం దేణుమేతాం సుహస్తో గోధుకులదేవేన శ్రేష్టం సమం స పితాసా విషన్నోభిద్ధో ఘర్మస్తలోష ప్రవోచతే హింగృణ్వదేవ సుమత్వసూనాం మత్సమిచ్చం దేవనసాన్యాగన్ దుహామశ్మిభ్యాం వయో అగ్నేయం సావర్ధతాం మహాజయ సౌభాగాయ దుష్టోదమో నాదేమన్నో యజ్ఞముపాయాహి విద్వాన్ విశ్వాగ్నేభీజో విగత్య శత్రో యతామాభరా భోజనాది అగ్నే శ్రద్ధ మహాజయ సౌభాగాయ తమద్యుమ్నామ్యుత్తమాని సంతో సంజా స్వత్యం సుజమమాశ్వత్రో రతామభిష్ఠామహాంసి సూర్యవదాద్ భగవతే భూజాదా వయం భగవంత శ్యామ అధ్యత్రిణమగ్నే విశ్వదానీమివ శుద్ధమూలకమాచరంతి అవజితాం లోయీనీనాం కృష్ణామాతేతి శుశ్రువ మునేర్దేవస్య మూలేన సర్వా విద్యామితాహం విద్యామ్యాసాం ప్రథమాం విద్యామ్యుతమధ్యమాం ఇదకండకన్యామాసామాచ్చేరద్విస్తుకామివ పాష్ట్రేణాహం వచసావిత ఈర్ష్యామీమదం అథో యో మన్యుష్టే పదే తమూతే సమయామసి ప్రదేన త్వాం వ్రతపదే సమక్తో విశ్వాహ సుమనాదీనిహీయా సమిద్దం ప్రజావంతముపాసతే సర్వే ప్రజావతే సూజవాసే రుచంతే అపస్సు ప్రమాణే ప్రణందే మామస్తేనీషదమాఘరం సపరివోరుద్రస్తేణక్తు పదజ్ఞాస్తరమీత విశ్వనామ్నే ఉపమాదేవేర్దేవేభిరేత ఇమం గోష్టమిదం సదో ఘటేనాస్మాన్ సమక్షత ఆశుశ్రత శుశ్రతో అసరదీభ్యో అసత్తరా శ్రేహోరసరాలవరణాద్ది యాగ్రైవ్యాపజితో యావోపక్ష్యా విజాభిజాపజితరస్వరం స్రసా యష్టీకరసా ప్రశ్నాతీతలేద్యమతిష్టది నిరాస్తం సర్వం జాజాన్యం యః కశ్చ ఖగుదిశ్రతః పక్షీయాజాన్యః పతతి కామేశతి పూరుషం రక్షేతస్య వేణజమ్భయో సుక్షేతస్య విద్మవైతే జాజాన్యజానం యతో జాజాన్యజానసే కథం హృతర్లంఘనాయశ్చ గణ్మాహనిర్గృహే నిరర్దేవ కలసే సోమీంద్రవృత్రూరతమరేవూనా మాధ్యం నిరే సమనావృషస్తర జ్యేష్ఠానోమస్మాసూధే సాంద్రవనా ఇదం హమిర్మరోతస్తజ్జోజుష్టన అస్మాకోదీరీషాద యో నో మర్తో మరుతో దుర్హృణాయు స్థిరశ్చిత్రానేవ సమోజిఘాంసతి దృఢ పాశాన్వతే ముంచతాం సతపిష్ఠేన తపసాహంతనాథం సంవత్సరీణా మరుత స్వర్గా వృక్షజాస్తగణామానుషాద తే అస్మత్పాశాన్వముంచంతేన సస్సాంతపనామత్సరామాదనిష్టవాః మితే ముంచామిరసనాం వియోత్రం వినియోజనం ఇహైవత్తమజస్కరే అస్మై క్షత్రాణి ధారయంతమగ్నే జనజ్విత్వా బ్రహ్మణా దైవ్యేన దీర్యా ఆస్మభ్యం ద్రవీణేన భద్రం ప్రేమం వోచాభిర్తాం దేవతాః ఎత్తే దేవా కృణ్వన్ వాగధేయమావాస్తే సంవదం తోమహిత్వా తేనా నో యజ్ఞం విశ్వవారే రయిన్నో సుభగే సువీరం అహమేవాస్మవాస్యామావాసంతి సుకృతోపదీవే మదీదేవా ఉభయే సాధ్యాశ్చేంద్రజ్యేష్ఠా సమగచ్చంత సర్వే ఆరంద్రాత్రీ సంగమ దీవసో నామోర్జం పుష్టం వస్వాభేషయంతి అమావాస్యాదేవోర్జం దుహారామదేశాన ఆగన్ అమావాస్తేతాన్యో విశ్వాణి పరిభోర్జామాస్తే అస్సు వయమ్ శ్యామపతరీనా పూర్ణ పశ్చాదుత పూర్ణ పురస్తాదున్మధ్య పౌర్ణమాదీయ తస్యాందేవై సంవదం దోమహిత్వా నాగస్ పృష్టే సమిషామాదేవ విషభం వాజిరం వయం పౌర్ణమాదయ్యామహే సనాదాత్తక్షీణాన్వజిమనోపతస్పతి ప్రజాపతేరత్పదేతాన్యన్యో విశ్వారూపాణి పరిభోర్జాన అస్సు వయమ్ శ్యామపతరీనా పౌర్ణమాసే ప్రథమాయజ్ఞాసీదంభాత్రీణామతి సర్వేషుయజ్ఞేర్యజ్ఞర్ధయం చమీతేనాకే సుకృత ప్రవిష్టా పూర్వాపరం చతో మాయలేతోపరీజాతోర్ణవం విశ్వాన్యో భువనా విచష్టరుతోన్నన్యో విదధ్యాయ తే నమః నవో నవో భవసి జాయమానోన్నాం కేతురుషదామేష్యగ్రం భాగం దేవేభ్యో విదరథాస్యాజం ప్రచంద్రమస్థిరసే దీర్ఘమానోః సోమస్యాం సోయుధాం ప్రతేనో నో నామవాసి అనూనం దర్శమాగతి ప్రజరాచే దర్శోతి దర్శతోతి సమగ్రోచితమంత సమగ్ర సమంతో భూజాసం గోభిరశ్మే ప్రజయా పశుభిర్గృహేర్ధన యోస్మాన్వేష్టిజం వయం నిష్మస్తం ప్రాణేనాభ్యాయస్వ ఆయం వ్యాధిమహిరస్మే ప్రజయా పశుభిర్గృహేర్ధన యందేవాంశుమాప్యాయమక్షీతమక్షీత భక్షయంతి తేనాస్మానింద్రోపరో నో బృహస్పతిరాప్యాయంతు భువనస్య లోపా అభ్యర్థనదృష్టలింగవ్యమాజిమస్మాసు భద్రాద్రవీణాని దత్త ఇమయ్యజ్ఞం నయతదేవతా నో ఘతస్య ధారామధూమహ్వమందా మయ్యగ్రే అగ్నిం గృహ్ణామి సహ క్షత్రేణ వచ్చావలేన మయి ప్రజాం మయ్యాయుర్దధామి స్వాహామయ్యగ్నిం ఇహైవాగ్నే అధీధారణారణిం మాత్వాని కం పూర్వచిత్తాని కారిణాః క్షత్రేణాగ్నే సునమామస్తుభ్యుపసతార్థతాం తే అనిష్ఠితః అన్వగ్నిరుడదామగ్రమఖ్యదం మహాని ప్రథమో జాతవేరా అనుసూర్య ఉషసో అనురశ్మేనుద్యావా పృథివీ ఆదీవేశ ప్రత్యగ్నిరుడదామగ్రమఖ్యత్యాని ప్రథమో జాతవేరా ప్రతిగోర్యస్య పురుధా చ రశ్మేన్వ్యావా పృథివీ ఆదరణ ఘతం దే అగ్నే దివ్యే రథస్థే ఘతే రత్నా మనోరజ్యాసమిందే ఘతం దే దేవేంద్రత్యావహంతో ఘతం లభ్యం దుఃఖతాం ధావో అగ్నే అప్సుదే రాజన్ వరుణ గృహోరణ్యజో విష తదో ఘతౌ రజో రాజా సర్వాధామాని ముంచతో ధామ్నో ధామ్నో రాజన్నితో వరుణముంచనః యదాపో అజ్ఞాయతే వరుణే దియనోచిపతో వరుణముంచనః ఉదుత్తమం వరుణపాశమస్మదమాధమం నిమధ్యనం సదాయ అథాయమాదిత్యవ్రతే తమానాగతో అదీతరే శ్యామ ప్రాస్మత్పాశాం వరుణముంచ సర్వాణ్యముత్తమాధమావారుణాలే దుష్పత్నిం దురితం నిశ్వాస్మదథ గచ్చేమనుగతస్య లోకం అనాదృష్టో జాతవేదా అమర్త్యో విరాడగ్నే క్షత్రభృద్దీనిహ విశ్వామీవా ప్రపుంచం మానోషే శివాభిరీపాహిణోగజం ఇంద్రక్షత్రమోజోజారణీనా అవాహారుజనమిత్రాయం తురం దేవేభ్యో అతృణోర్లోకం మృగోణ కోచలోకేష్టాపరావతమ్యాత్పరస్యాకం సంజాయ భవిమింద విద్మం విశత్రోంతాఢిమృధోరుదస్వూషు వాయురం దేవజోగం సహోందరుదారథానాష్టనే మృతనాజిమాసం స్వస్తరేతాఖ్యమిఘాహూవేమ రాతారమింద్రమవితారమింద్రం భవే సుభవంశో రమింద్రం హువేణు చక్రం పూర్వభూతమింద్రం స్వస్తిరీంద్రో మఘవాన్ కృణోతు యో అగ్నౌ రుద్రో యో అప్సాంతర్యమోషాదిరుద ఆవివేశ యమా విశ్వభువానాది చాగ్రే తస్మై రుద్రాయ నమో అస్మగ్నరే అవే శరీరస్య నిర్వాసి విషే విషమ వృక్షా విషమిద్వావ వృక్షా అహిమేవాభ్యమే హితంజహి అపో దివ్యాచాయషం నృతే నృక్ష్మహి పయస్వానగ్నాగమం తమ్ మాసం సమ్మాగ్నేవచ్చమాయూషా విద్యం మే అస్య దేవా ఇంద్రో విద్యాత్ సహర్షేభే నిజమాప్రవహతమరంచాభిద్రోహానృతం యచ్చే అభీరోణం ఏరోమిరీరా తేజోసి తేజో మనీదేహి అభివృష్ట పురాణమద్వృదేవృష్ణం ఓజో దాస్యంభర వయందరస్భృతం వస్మింద్రేణామహి స్త్రీషు అవస్తాంకురస్తమత్తరుత్తరతో ఇంద్రస్పుత్రమాస్వభామవోమృణీకాభవతు విశ్వవేదా కృణోతు సువీర్యశ్చమ సముద్రామాస్వభామ్యింద్రో అస్మదారాజ్యోజో తస్యం సోమతో యజ్ఞి భద్రే సోమనసే శ్యామ ఇంద్రేణ మన్యదా వయమవిష్యామత ఘంతో వృత్రాణ్య ప్రతి ధ్రువం ధ్రువేణ హమిషామసోమం నజామసి యథాణీంద్రకేవాలేర్విధస్కరత్ ఉదస్య శ్యామో మిథురో గ్రద్ధ్రోధ్యామీమపేతదు ఉచ్చోచన ప్రచోచనావస్థోచనో హృద అహమేణ ఉదతిష్ఠిమం గావో సదామివ కుర్కురామేవ కూజం తావృతవంతౌృగామివ ంగావస్తదనేవసతిం వరాహ ఆస్థానే పర్వతాస్థుస్థాన్ని వృక్షావతిష్ఠిమాన్ ప్రజాతి యజ్ఞే అస్మిన్ హోతశ్చిత్తన్నీమీహ ధ్రువమాయో ధ్రువముసాధమిష్టప్రవిద్వాజ్ఞముపాజాహి సోమం సమింద్రమనదానే జగోభిర్సం సోదిభిర్హరిమన్ సంస్వస్త్యా సంబ్రహ్మణాం దేవహీతం జగత్సి సందేవానాం సుమహతో యజ్ఞానాం జ్ఞానావహౌషతో దేవదేవాం తాం ప్రేదయస్తే అగ్నే సదస్తే యక్షివాం సప్తమివాం సోమధోహన్యస్మై దత్తవతమోవతో సుగావో దేవాస్తదనాకర్మజా నగ్మసమరే మాజుషాణాః భరమానా భరమానా స్వావతో నిమతం ఘర్మం దివమారోహతాను యజ్ఞ రక్ష్యం గచ్చ యజ్ఞపాదిం గచ్చ స్వాయ్యోరిం గచ్చ స్వాహా దేశదే యజ్ఞో యజ్ఞపదే సహోగ్రవాక సువీర్య స్వాహా వషడ్భూతేభ్యోపశూతేభ్య దేవా గాతుమితో గాతుం విత్వా గాతుమీత మనసస్పద ఇమన్నో దివిదేవేషు యజ్ఞం స్వాహా దివి స్వాహా పృథివ్యాం స్వాహాంతరిక్షే స్వాహా వాతే ధాం స్వాహా సంబరిహి రక్తం హవిడా ఘృతేన రవీంద్రేణ సూనాథం మరుద్భిః చందేవైర్విశ్వదేవేభిరక్తమిందం గచ్చతు హవి స్వాహా పరిస్త్రిణీ పరిదేహిం మాజామిషదం హరిదం నిరంజనం నిష్కాయమానస్ లోకే పర్యావర్తే దుష్వ్యాప్యానభూత్యా బ్రహ్మాహమంతరం గణ్వేవ్రముఖాస్తుస్వ్నేనన్నమశ్నామి ప్రాతరాధిగమ్యతే సర్వం తదస్తు మే శివం నహి తద్దృశ్యతే దివా నమస్కృత్యంతరిక్షాయ మృత్యవే మే క్షామ్యోద్వస్తిష్టం మామాహింసిరుదేశ్వరా కో అస్యానో ధ్రువో మధ్యమత్యావన్నే శరీక్షర్తినోమస్య నిచ్చన్ కోరజ్ఞకామక్కమూర్తి కామక్కో దేవేషు మనుదే దీర్ఘమాయో కృష్ణిం ధేనుం వరుణేన దత్తామకర్మణే సుభాంత్యవత్సాస్పదీనాఖ్యం జోషాణో నేథాపశంకృపయాతి అవక్రామన్ పౌరుషేణానో దైవ్యం వచాః ప్రణీతేరభ్యావర్తస్వేభిస్సఖీభిస్ యదస్త్రేతి చరణించేరగ్నముపారిమచరణే జాతవేద తతః పాహిత్వన్న ప్రచేత శుభే సహిభ్యోమతత్వమస్తున అవదివస్తారయంతి సప్తదోర్యస్య రశ్మయాః ఆపః సముద్విరాధారాస్తాస్తే శల్యమాశ్రసన్ యోనస్తారడ్డిప్సదిలో న ఆవిశ్వో విద్వానరణో మానో అగ్నే ప్రదీచ్యేత్తరణే దత్తమేఘాభగ్నే మాస్తు భూన్వో అపత్యం యోన సుప్తాగ్రతో వాతిష్టతో వాజరతో జాతవేద నైష్వానరేణ సయుజాస్తాన్ ప్రతీతో నిర్దహ జాతవేద ఇదముగ్రాజ బభ్రవేణ భోజో అక్షేషో తనో మహీ ఘృణేన కలిం శిక్షామితనో మృడాదీదృశే ఘృతమత్సరాభ్యో హర్తమగ్నే పాంశూ నక్షేభ్యశ్రికత అపశ్చ యథా భాగం భవ్యదారింద్రుషాణాపదంతి దేవా ఉభయారిహవ్యా అప్సరసమాదం వదంతి హిర్ధానమంతరాధోర్యంత తానే హస్తౌ సంవ్రీడంతు కృతేనం రంధరంతో ఆదిలవం ప్రతిదీమ్రే కృతేనాస్మా అవిక్ష వృక్షమేవాశన్యాజిలో అస్మాన్ ప్రతిదీమ్యతి యోనోద్యువేదన విదంజకారయోక్షాణం శేషణం సర్వో దేవో హిరంజూషాణో గంధర్వేభిస్తమానం మదేవ సంవాదమైతేవో నామధేన ముగ్రం పశ్యామృతాక్షేభ్యో ఇందవో హవిషా విదేమ వయమ్ శ్యామపతయోరణీయా దేవాన్యన్నాథితో హృదే బ్రహ్మచర్యోధిమా అక్షాన్యద్వభ్రో నానభేదేనో వృణీషే అగ్ అగ్నమింద్రస్య దాహుతే హతో వృత్రాణ్య ప్రతి ఉవాహి వృత్రహం యాభ్యామజయన్ స్వాగ్రదేవర్భువనాని విశ్వాహ ప్రచర్షణి వృషణావద్రేవాహూ అగ్నిమింద్రం వృత్రహణాహుదేహం ఉపత్తాదేవోగ్రవేచ్చమాసేన బృహస్పతిః ఇంద్రగేర్భన్నావేశయజమానవశృంగారే ఇంద్రస్య కక్షిరాదితో మధాన ఆత్మా దేవానామృతమానుషాణాం ఇహ ప్రజాజనయాస్త ఆసుజా అన్యత్రేకతాస్తే రమంతాం శుంభనేత్యావామృతిమే మహివ్రతే ఆపః సప్తసహస్రవర్దేవేస్తానో ముంచంతం ఘాతః ముంచంతో వాసపత్యాదసో వరుణ్యాదుతా అథో యమస్య పద్మేషాద్విశ్వస్మాద్దేవ జన్మిషాత్ దృష్టికే దృష్టవందనముదర్వోంఛింధి దృష్టికే యథాదృష్టాలో విష్మేషేభ్యావదే దృష్టాది దృష్టికా విషావేషాదక్ష్యే పరివృక్తా యథాసృషమస్య వసేవ ఆదేరదే వక్షణాభ్యాదేహం హృదయాద్దే ఆదే ముఖస్ సంకాశాత్ సర్వం దేవచ్చాదరదే ప్రేతోయం దువ్యాధ్య ప్రానుభ్యా ప్రోమశస్తర అగ్నిరక్షస్యేహం దురస్యతి ప్రపదేత ప్రావిలక్షిణశ్చేత ప్రాముద పద అయస్మయేనాసామసి యామాలక్ష్మే పాదయాదోరదృష్టాభిషస్కందవందనేవ వృక్షం అన్యత్రాస్మత్సవితస్తామితో ధాహిరణ్యహస్తో వరుణోదరాహణ ఏకశతం లక్ష్యో మధ్యస్య సాకం తన్వా జనుషోధీజాతాః తాసాం పాపిష్టాదిరిత ప్రేమ శివ అస్మభ్యం జాతవేదో నిగచ్చ ఏతారేణాభ్యాకరం ఖిలేకావిష్ఠితారివ రమంతాం పుణ్యా లక్ష్మీర్యా పాపీస్తానీరసం నమోరూరాయ నోదనాయ ధిష్ణవే నమః సీతాయ పూర్వకామగత్వానే యోన్యేద్యోగరద్యులభ్యే దీవం మండోరమభ్యే త్వవ్రత ఆమంద్రేంద్రహరిహృదయాహి మయూర రోమభి మా త్వాకే చిద్విజ మన్విన్న పాదినో నిధర్మే మతాక్కీః మర్మాణి దేవర్మణాచ్ఛాదనామి సోమస్తారాజామృతేనానుమస్తాం ఉరోర్వరీ నో వరుణస్తే కృణోతు జయం దంతాను దేవామదంతు ఇది సప్తమం కాండం సమాప్తం.